అత తైత్రియ ఆరణ్య షష్టమ ప్రశ్న ప్రారంభ. సంతాయజుషా ప్రజామాయుర్ధనం ఓం శాంతిశాంతిశాంతి పరేయువాగుంసం ప్రవతో మహీరవ బహుభ్య పంథామనపస్పశానం వైవస్వతగుం సంగమనం జనానాయ్యమగుం రాజానగుం హవిషాదువస్యత ఇదం త్వావస్త్రం ప్రథమం వాగన్నపైతదూ హయదిహా విభః పురా ఇష్టాపూర్తమను సంపశ్య దక్షిణాం యథా తే దత్తం బహుధా విబంధుషో ఇమో యునజ్మితే వన్నీ అసునేథాయ గోఢవే యాభ్యాయమస్య సాదనగుం సుకృతాం చాపి గచ్చతాత్ పూషాత్వేతశ్చావయతు ప్రవిద్వానష్టపశుర్భువనస్య గోపాః సత్వైతేభ్యః పరిదదాత్ పితృభ్యోగ్నిర్దేవేభ్యః సువిదత్రేభ్యః పూషేమా ఆశా అనువేద సర్వాస్సో అస్మాగుం అభజతమేన నేషత్ స్వస్తిదా అఘృణిః సర్వవీరో ప్రయుచ్ఛన్ పురజేతు ప్రవిద్వాన్ ఆయుర్విశ్వాయుః పరిపాసతి త్వా భూషా త్వా పాతు ప్రపథే పురస్తాత్ యత్రాసతే సుకృతో యత్ర తే యజుస్తత్ర త్వా దేవః సవితా దధాతు భువనస్య పత ఇదగుం హవిః అగ్నయేన హిమతే స్వాహా పురుషస్య సజా వర్యపే దఘాని మృజ్మహే యథా నో అత్ర నాపరః పురా జరస ఆయతి పురుషస్య సజావనిమితే ప్రాణమసి స్రసం శరీరేణ మహీమిః స్వధయేహి పితృనుప ప్రజయాస్మానిహావః మైవం మాదిస్తాప్రియేహం దేవీ సతే పితృలోకం యదేశే విశ్వవారానభసా సంయయంత్యుభౌ నో లోకౌపజసాభ్యావృత్స్వ యన్నారీపతిలోకం వృణానాని పద్యత ఉపత్వామర్త్యప్రేతం విశ్వం పురాణమనుపాదయంతే తస్యే ప్రజాం ద్రవిణం చేహధేహి ఉదేష్వనార్యభిజీవలోకమితాసుమేతముపశేషేహి హస్తగ్రాభస్య దిధిషోస్త్వమేతత్పత్యుర్జనిత్వమభిసంబభూవ సువర్ణగుం హస్తాదదానామృతస్య శ్రియై బ్రహ్మణే తేజసే బలాయ అత్రైవ త్వమిహ వయగుం శిషేవా విశ్వాస్పృథో అభిమాతేర్జయేమ ధనుర్హస్తాదదానామృతస్య శ్రియై క్షత్రాయోజసే బలాయ అత్రైవ త్వమిహ వయగుం శిషేవా విశ్వాస్పృథో అభిమాతేర్జయేమ మణిగుం హస్తాదదానామృతస్య శ్రియై విషే పుష్ట్యై బలాయ అత్రైవ త్వమిహ వయగుం శిషేవా విశ్వాస్పృథో అభిమాతేర్జయేమ ఇమమగ్నే చమసం మా విజేహ్వరః ప్రియో దేవానామృత సోమ్యానా ఏష ఇష్టమసో దేవపానం తస్మిన్ దేవామృతామాదయంతా అగ్నేర్వర్మ పరిగోభిర్వ్యజస్వ సంప్రోర్ణుష్మేదసాతీవ సా చ నేత్వా ధిష్ణుర్హరసాదరహృషాణోదధద్విధక్ష్యన్ పర్యంఖయా తై మైనమగ్నే విదహోమాభిశోచో మాస్యత్వం చిక్షిపో మా శరీరం యదాశ్రితం కరవో జాత వేదోథే మేనం ప్రహిణుతాత్ పితృభ్యః శ్రుతం యదా కరసి జాత వేదోథే మేనం పరిదత్తాత్ పితృభ్యః యదా గచ్చాప్యసునీతిమేతామథా దేవానాం వశనిర్భవతి సూర్యం తే చక్షుర్గచ్చతు వాతమాత్మాద్యాం చ గచ్చ పృథివీం చ ధర్మణా అపోవా గచ్చ యది తత్ర తే హితమోషధీషు ప్రతిష్ఠా శరీరైః అజోభాగస్తపసాతంతపస్వతంతే శోచిస్తపదుతంతే అర్చిః యాస్తే శివాస్తనుభో జాతవేదస్తాభిర్వహేమగుం సుకృతాయ్యత్ర లోకాః అయం వై త్వమస్మాదధిత్వమేతదయం వై తదస్య యోనిరసి వైశ్వానరః పుత్రః పిత్రే లోకగర్జాతవేదో వహేమగుం సుకృతాయ్యత్ర లోకాః ఏతస్య పథో గోప్తారస్తేభ్య స్వాహాయ ఏతస్య పథో రక్షితారస్తేభ్య స్వాహాయ ఏతస్య పథోభిరక్షితారస్తేభ్య స్వాహాక్షాత్రే స్వాహాపాక్షాత్రే స్వాహాభిలాలపతే స్వాహాపలాలపతే స్వాహాగ్నయే కర్మ కృతే స్వాహాయమత్రణాధీమస్తస్మై స్వాహా యస్త యుద్ధమంజభరత్స్విష్విదానో మూర్ధానం వాదతపతే త్వాయా దిగో విశ్వస్మాత్ సీమఘాగత ఉరుష్యః అస్మాత్వమధిజాతోసి త్వదయం జాయతాం పునః అగ్నయే వైశ్వానరాయ సువర్గాయ లోకాయ స్వాహా ప్రకేతునా బృహతా భాత్యగ్నిరావిర్విశ్వాని వృషభోరోరవీతి దివశ్చిదంతాదుపమాముదానపాముపస్థే మహిషోమవర్ధ ఇదంతయేకం పర ఊతయేకం తృతీయేన జ్యోతిషా సంవిశస్వ సంవేశనస్తను వైచారురేధి ప్రియో దేవానాం పరమే సధస్థే నాకే సుపర్ణముభయత్పదంతకం హృదావేనంతో అభ్యచక్షదత్వా హిరణ్యపక్షం వరుణస్య దూతం యమస్య యోనౌ శకునం భురణ్యం అతిద్రవసారమేయౌ శ్వానౌ చతురక్షౌ శబలౌ సాధునా పథా అథా పితరేన్ సువిదత్రాగుం అపీహిలమేన యే సధమాదం వదంతి యౌ తే శ్వానౌ యమరక్షితారౌ చతురక్షౌ పథి రక్షే నృచక్షసా తాభ్యాగుం రాజన్ పరిదేహ్యేన గ్యస్వస్తిచాస్మానమైవంచధేహి పురణసా వసుతృపాబులం బలౌ యమస్య దూతౌ చరతో వశాదుం అను తావస్మభ్యం త్రిషయే సూర్యాయ పునర్దత్తావసుమాద్యేహ భద్రాం సోమయేకేభ్యః పవతే ఘృతమేక ఉపాసతే ఏభ్యో మధు ప్రజాపతితాగిష్టిదేవాపి గిక్షరాత్ ఏ యుధ్యంతే ప్రధనేషు శూరాసో ఏతనుత్యజః ఏవా సహస్రదక్షిణాస్తాదిష్టిదేవాపి గచ్చతాత్ తపసాయే అనాధిష్యాస్తపసాయే సువర్గతాః తపో ఏ చక్రిరే మహత్తాదిష్టిదేవాపి గచ్చతాత్ అస్మన్వదేరేవదే సగుంరబద్ధముత్తిష్ఠత ప్రతరతా సఖాయః అత్రాజహామయే అసన్నశేవా శివాన్ అయమభిపాజానుత్తరేమ యద్వై దేవస్య సవితః పవిత్రకం సహస్రధారం విదతమంతరిక్షే యేనా పునాదింద్రమనార్తమార్తీతేనాహం మాగుం సర్వతనుం పునామి యా రాష్ట్రాత్పన్నాదపయంతి శాఖా అభివృతా నృపతిమిచ్ఛమానాః ధాతుస్తాః సర్వాః పవనేన పూతాః ప్రజయాస్మాంద్రయ్యావచ్చసా సగుం సృజాథ ఉద్వయంతమసస్పరి పశ్యంతో జ్యోతిరుత్తరం దేవం దేవత్రా సూర్యమగన్మ జ్యోతిరుత్తమం ధాతా పునాదు సవితా పునాదు అగ్నేస్తేజసా సూర్యస్య వర్చసా యంతే అగ్నిమమంచామ వృషభాయే వపక్తవే ఇమంతకుం శమయామసి క్షీరేణ చోదకేన చ యం త్వమగ్నే సమదహస్త్వమునిర్వాపయా పునః శ్యాంబూరత్ర జాయతాం పాక దూర్వాభ్యల్కషా శీతికే శీతికావతి హ్లాదుకే హ్లాదుకావతి మండోక్యాసు సంగమయే మగ్గస్వగ్నిగుం శమయ శంతే ధన్వన్యాశ్రముతే సంత్వనోక్యాహ సందే సముద్రిజాపశముతే సంతు పశ్యాహ సందే స్రవంతే స్వనుపశముతే సంతు కోప్యాహ సందే నేహారో వరుషదు సమపృష్వావశీయతాం అవసృజ పునరగ్నేభ్యో యస్త ఆహుతశ్చరతి స్వధాభిః ఆయుర్వసాన ఉపజాతు శేషకుం సంగచ్చతాం తనువాజాత వేదః సంగచ్చస్వ పితృభిః సర్గస్వధాభిః స్వమిష్టా భూర్తేన పరమే వ్యోమన్ యత్ర భూమ్యై వృణసే తత్ర గచ్చ తత్ర త్వాదేవః సవితా దధాతు యత్తే కృష్ణః శకున ఆతుతోదపి పీనః సర్ప ఉత వాశ్వాపదః అగ్నిష్టద్విశ్వాదనృణం కృణోతు సోమశ్చయో బ్రాహ్మణమావివేశ ఉత్తిష్ఠాతస్తనుభగుం సంభరస్వమేహగాత్రమవహామా శరీరం యత్ర భూమ్యై వృణసే తత్ర గచ్చ తత్ర త్వాదేవః సవితా దధాతు ఇదంతయేకం పర ఊతయేకం తృతీయేన జ్యోతిషా సంవిశస్వ సంవేశనస్తను వైచారురేధి ప్రియో దేవానాం పరమే సధస్థే ఉత్తిష్ఠ ప్రేహి ప్రద్రవోకః కృణుష్వ పరమే వ్యోమన్ యమేన త్వయి యమ్యా సంవిధానోత్తమన్నాకమధిరోహేమం అస్మన్వదీరేవతేర్యద్వై దేవస్య సవితుః పవిత్రం యా రాష్ట్రాత్పన్నాదుద్వయం తమసస్పరిధాతా పునాతో అస్మాత్వమధిగాతోస్యజన్వదధిజాయత అగ్నయే వైశ్వానరాయ సువర్గాయ లోకాయ స్వాహా ఆయాతు దేవస్వనాభిరోతిభిర్యమోహమేహ ప్రయతాభిరక్తా ఆసీదతాగుంస ప్రజతేహ బర్హిష్యోర్జాయ జాత్యై మమ శత్రుహత్యై యమేని వయతమానే యదైతం ప్రభాంభరం మానుషాదే వయంతః ఆసీదతాగస్వములోకం విదానే స్వాసస్థే భవతమిందవేనః యమాయ సోమగం సునుత యమాయ జుహుతా హవిః యమగం హయజ్ఞో గచ్చత్యగ్నిదూతో అలంకృతః యమాయ ఘృతవద్ధవిర్జుహోత ప్రచతిష్ఠత స నో దేవేష్వాయమద్దీర్ఘమాయ ప్రజీవసే యమాయ మధుమత్తమగుమ్రాజ్ఞే హవ్యంజుహోతన ఇదన్న మర్షిభ్యః పూర్వజేభ్యః పూర్వేభ్యః పథికృద్భ్యః యోస్య కౌష్ఠ్యజగతః పార్థివస్యేకయిద్వశీ యమం భంగ్యశ్రవోగాయయో రాజానపరోధ్యః యమంగాయ భంగ్యశ్రవో యో రాజానపరోధ్యః ఏనాపో నద్యో ధన్వాని ఏ నద్యోః పృథివీ దృఢా హిరణ్యకక్ష్యాన్ సుధృవాన్ హిరణ్యాక్షానయ సఫాన్ అశ్వాననశ్చతో గానై యమో రాజాభితిష్ఠతి యమోదాధార పృథివీ యమో విశ్వమిదం జగత్ యమాయ సర్వమిత్రస్థే యత్ప్రాణద్వాజరక్షితం యథా పంచ యథా షడ్యథా పంచదశ ఋషయః యమయ్యో విద్యాత్ సబ్రూయాద్యథైక ఋషిర్విజానతే త్రికద్రుకేభిః పతతి షడుర్వీరేకమిద్బృహత్ గాయత్రే త్రిష్టుప్ఛందాగుంసి సర్వాతా యమ ఆహిత అహరహర్ణయమానో గామశ్వం పురుషం జగత్ వైవస్వతో నృప్యతి పంచభిర్మానవైర్యమః వైవస్వతే విలిచ్యంతే యమే రాజనితే జనాః ఏ చేహ సత్యేనేచ్ఛంతే య ఉచాధృతవాదినః తే రాజన్నిహ విలిచ్యంతే ఛాయంతి త్వామప దేవాదిశ్చయే నమస్యంతి బ్రాహ్మణాదిశ్చాపచిత్యతి యస్మిన్ వృక్షే సుపలాశే దేవైః సంపిబతే యమః అత్రానో విశ్వతిః పితా పురాణా అనువేనతి వైశ్వానరే హవిర్జం జుహోమి సాహస్రముత్సగం శతధారమేతం తస్మిన్నేష పితరం పితామహం ప్రపితామహం విభరత్ పింబమానే ద్రప్సశ్చ స్కంద పృథివీమనుద్యామిమం చ యోనిమనుయశ్చ పూర్వః త్రిదేయం యోనిమను సంచరంతం ద్రప్సం జుహోమ్యను సప్తహోత్రాః ఇమగుం సముద్రగుం శతధారముత్సం యక్ష్యమానం భువనస్య మధ్యే ఘృతం దుహానామదితింజనాయాగ్నే బాహిగుంసేః పరమే వ్యోమన్ అపేతరేతమిత సర్పకాతోయేత్రస్థపురాణాయే చ నూతనాః అహోభిరద్భిరక్తుభిర్వ్యక్తం యమో దదాత్వవసానమస్మై సవితేతాని శరీరాణి పృథివ్యై మాతురుపస్థ ఆదధే ఏభిర్యుజ్యంతామగ్నియాః శునం వాహాశునన్నారాః శునం కృషదులాంగనం శునం వరత్రాబధ్యంతాగుం శునమష్ట్రాముదింగయ శునాశీరా శునమస్మాసు దత్తం శునాశీరా విమాం వాచిన్యద్దివిచక్రథః పయః తేనే మాముపసించతం సీతే వందామహే త్వార్వాచీ సుభగే భవ యథానసుభగాససి సవితైతాని శరీరాణి పృథివ్యై మాతురుపస్థ ఆదధే తేభిరదితే శంభ విముచ్యధ్వమగ్నియా దేవయానా అతారిష్మతమసస్పారమస్య జ్యోతిరామామసువరగమ్ ప్రవాతావాంతి పతయంతి విద్యుత ఉదోషధీర్జిహతే పింబతే సువః ఇరా విశ్వస్మై భువనాయ జాయతే యత్పర్జన్యః పృథివీగుం రేతసావతి యథా యమాయ హార్మ్యమవపన్ పంచమానవాః ఏవం వపామి హార్మ్యం యథా సామజీవలోకే భూరయః చితస్థ పరిచిత ఓర్ధ్వచితశ్రయధ్వం పితరో దేవతాః ప్రజాపతిర్వస్సాదయతృతయా దేవతయా ఆప్యాయ స్వసంతే ఉత్తేతభ్నోమి పృథివీం త్వత్పరీమం లోకం నిదధన్మోహహగుమృషం ఏతాగిస్థూణాం పితరో ధారయంతు తేత్రాయమస్సాదనాత్తే మినోతు ఉపసర్పమాతరం భూమిమేతామురవ్యచసం పృథివీకం సుషేవా ఓర్ణం మృదాయువతిర్దక్షిణావత్యేషాత్వా పాతు నిరృత్యా ఉపస్థే ఉచ్మంజస్వృథివిమా విబాధితాః సోపాజనాస్మే భవ సోపవంచనా మాతాపుత్రం యథాసితాభ్యేనం భూమి వృణ ఉష్మంచమానా పృథివీ తిష్టసి సహస్రం మిత ఉపహిశ్రయంతా తే గృహాసోమధశ్చ్యుతో విశ్వాహాస్మే శరణాః సంత్వత్ర యేణేర్ధానా హరిణేరర్జునేః సంతు ధేనవః యలవత్సా ఊర్జమస్మై దుహానా విశ్వాః సంత్వనపస్ఫురంతీః ఏషా తేజమసాదనే స్వధా నిధీయతే గృహే అక్షతిర్నామతే అసో ఇదం పితృభ్యః ప్రభరేమ బర్హిర్దేవేభ్యో జీవంత ఉత్తరం భరేమ తత్వమారోహా సోమేభ్యో భవయ్యమేన ప్రయమ్యా సంవిధానః మాత్మా వృక్షో సంబాధిష్టాం మా మాత పృథివిత్వాం పితృనిహ్యత్ర గచ్ఛాస్యేథా సంయమరాజ్యే మాత్వా వృక్షో సంబాధేథాం మా మాత పృథివీమహీ ఏవ స్వతగుం హియగచ్చాసి యమరాజ్యే విరాజసి నళం ప్లవమారోహైతన్నళేన పథోన్విః సత్వన్నళప్లవో భూత్వా సంతర ప్రతరోత్తర సవితైతాని శరీరాణి పృథివ్యై మాతురుపస్థ ఆదధే తేభ్యః పృథివిశంభవ షడ్ఢోతాసోర్యంతే చక్షుర్గచ్చదు వాతమాత్మాద్యాం చ గచ్చ పృథివీం చ ధర్మణా అపోవా గచ్చగతి తత్ర దేహితమోషధేషు ప్రతిష్ఠా శరీరైః పరం మృత్యో అనుపరేహి పంథాన్యస్తే స్వయితరో దేవజానాత్ చక్షుష్మదే శృణ్వదే తే బ్రవీమిమానః ప్రజాగుం రీరిషోమోత వీరాన్ సంవాత శగంహితే ఘృణశముతే సంతోషధీః కల్పంతాం మే దిశశగ్మాః పృథివ్యాస్త్వా లోకే సాదయాం యముష్య శర్మాసి పితరో దేవతాః ప్రజాపతిస్త్వా సాదయతు తజా దేవతయా అంతరిక్షస్య త్వా దివస్త్వా దిశాం త్వా నాగస్య త్వా పృష్ఠే ప్రజ్ఞస్య త్వా విష్టవే సాదయాం యముష్య శర్మాసి పితరో దేవతాః ప్రజాపతిస్త్వా సాదయతు తజా దేవతయా అపోపవాన్ ధృతవాగశ్చరురేహసీదతోత్తభ్రువన్ పృథివీం యాముతోపరి యో నికృతః పసి కృతః సపర్యతయే దేవానాం ఘృతభాగా ఇహస్థ ఏషా తేజమసాదనే స్వధా నిధీయతే గృహేసౌ దశాక్షరాతాగం రక్షస్వతాం గోపాయస్వతాం తే పరిదామి తస్యాం త్వామాదభన్ పితరో దేవతాః ప్రజాపతిస్త్వా సాదయతు తజా దేవతయా అపోపవాన్ క్షీరవాన్ దధివాన్ మధుమాగశ్చరురేహసీదతోత్తభ్రువన్ పృథివీంద్యాముతోపరి యో నికృతః పథి కృతః సపర్యతయే దేవానాగం శతభాగాః క్షీరభాగా దధిభాగా మధుభాగా ఇహస్థ ఏషా తేజమసాదనే స్వధా నిధీయతే గృహేసౌ సదాక్షరా సహస్రాక్షరాయుతాక్షరాచ్యుతాక్షరాదాగం రక్షస్వతాం గోపాలస్వతాం తే పరిదామి తస్యాం త్వామాదభన్ పితరో దేవతాః ప్రజాపతిస్త్వా సాదయతు తజా దేవతయా ఏతాస్తే స్వధామృతాః కరోమి యాస్తే ధానాః పరిగిరామ్యత్ర ఆస్తే జమః పితృభిః సంవిధానోత్ప్రధేనోః కామదుఘాః కరోతు త్వామర్జునౌషధీనాం పయో బ్రహ్మాణ యద్విదుః తాసాం త్వామధ్యాదాదతే చరుభ్యో అపి ధాతవే దూర్వాణాకస్తంబమాహరయితాం ప్రియతమాం మమ ఇమాం దిశం మనుష్యాణాం భోజిష్ఠాను విరోహత కాశానాగస్తంబమాహరక్షసామపహత్యై యేతస్తే దిశ పరాభవన్నఘాయ భోజాతేనాభవాన్ పునః దర్భాణాగస్తంబమాహరపి తృణామోషధీం ప్రియాం అన్వస్యై మూలంజే వాదనుకాండమథో ఫలం లోకం వృణత అస్య సూదదోహస సంవాదశ్చ గంహ్యతే ఘృణశ్చ ముతే సంతోషధీః కల్పంతాం నేదిశ సర్వాః ఇదమేవ మేతోపరామార్తిమారామకాంచన తథా తదశ్యభ్యాం కృతం మిత్రేణ వరుణేన చ వరణో వారజాదిదం దేవో వనస్పతిః ఆర్తే నిరుత్యై ద్వేషాచ్చ వనస్పతిః విధిర్నిరసి విధారయాస్మదఘాద్వేషాగంసి శమిశమయాస్మదఘాద్వేషాగంసి యవయవయాస్మదఘాద్వేషాగంసి పృథివీం గచ్చాంతరిక్షం గచ్చ దివం గచ్చ దిశో గచ్చ సువర్గచ్చ సువర్గచ్చ దిశో గచ్చ దివం గచ్చాంతరిక్షం గచ్చ పృథివీం గచ్చాపో వా గచ్చ గతి తత్ర చేహితమోషధేషు ప్రతిష్టా శరీరైః అస్మన్వతే రేవతేర్యద్వై దేవస్య సవితః పవిత్రయ్యా రాష్ట్రాత్పన్నాదు ద్వయం తమసస్పరిధాతా పునాత ఆరోహతా జర్జర సంగ్రణానా అనుపూర్వయతమానాయ తిష్టా ఇహ త్వష్టా సుజనిమా సురత్నో దీర్ఘమాజుః కరతు జీవసేవః యథాహాన్యను పూర్వం భవంతి యథర్తవ ఋతుభిర్యంతి క్లుప్తాః యథా న పూర్వమపరోజహాత్యేవాధాతరాయోగంషి కల్పయైషాం నహితే అగ్నే తనువై క్రూరం చకారమర్త్యః కవిర్బభస్థితే జనం పునర్జరాజగౌరివ అపనశ్రోషితదఘమగ్నేషు శుద్ధ్యారయం అపనశ్రోషితదఘం మృత్యవే స్వాహా అనడ్వాహమన్వారభామహే స్వస్తయే స న ఇంద్ర ఇవ దేవేభ్యో వన్హిః సంపారణో భవ ఇమే జీవా విమృతైరావవర్తిన్నభూద్భద్రా దేవహోతిన్నో అద్య ప్రాంజోగామాధృతేహసా జద్రాఘీయాయ ప్రతరాంగధానాః మృత్యోః పదయ్యోపయంతో యదై మద్రాఘీయాయ ప్రతరాంగధానాః ఆప్యాయమానాః ప్రజజాధనేన శుద్ధాః పూతా భవథ యజ్ఞజాసః ఇమం జీవేభ్యః పరిధిం దధామి మానో ను కాదపరో అర్ధమేతం శరం జీవంతు శరదః పురోచే స్థిరో మృత్యుం దద్మహే పర్వతేన ఇమానారీరవిధవాః సుపత్నీరాంజనేన సర్పిషా సంవృషంతాం అనశ్రవో అనమేవా సుషేవా ఆరోహంతు జనయో యో నిమగ్రే యదాంజనం త్రైకకృతం జాతకం హిమవతస్పరి తేనామృతస్య మూలేనారాతేర్జం భయామసి యథాత్మముద్భినత్స్యోషధే పృథివ్యాధి ఏవమిమ ఉద్భిందంతు కీర్త్యా యశసా బ్రహ్మవర్చసేన అజోస్య జాస్మదఘాద్వేషాగంసి యవోసి యవయాస్మదఘాద్వేషాగంసి అపనశ్రోషుచదఘమగ్నేషు శుద్ధ్యారయం అపనశ్రోషుచదఘం సుక్షేత్రిజా సుగాతుజా వసూజా చ యజామహే అపనశ్రోషుచదఘం ప్రయద్ధం తిష్ఠ ఏషాం ప్రాస్మాకాశ్చ సూరయః అపనశ్రోషుచదఘం ప్రయదగ్నేః సహస్వతో విశ్వతో యంతి సూరయః అపనశ్రోషుచదఘం ప్రయత్తే అగ్నే సూరయో చాయేమహి ప్రతే వయమ్ అపనశ్రోషుచదఘం త్వగుంహి విశ్వతో ముఖ విశ్వతః పరిభూరసి అపనశ్రోషుచదఘం విషో నో విశ్వతో ముఖాతి నావేవ పారజ అపనశ్రోషుచదఘం స నః సింధుమివ నామజాదివర్షా స్వస్తయే అపనశ్రోషుచదఘం ఆపః ప్రవణాదిపయతీరవాస్మత్స్యందతామఘం అపనశ్రోషుచదఘం ఉద్వరాదుదగా నైవాపాస్మత్స్యందతామఘం అపనశ్రోషుచదఘం ఆనందాయ ప్రమోదాయ పునరాగస్వాన్ గృహాన్ అపనశ్రోషుచదఘం న వైదత్ర ప్రమీయతే గౌరశ్వః పురుషః పశుః యత్రేదం బ్రహ్మ క్రియతే పరిధిర్జీవనాయకమపనశ్రోషుచదఘం అపశ్యామయువతిమాచరంతీం మృతాయ జీవాం పరిణీయమానాం అంధే నజాతమసా ప్రావృతా సత్ప్రాచీమ వాచీమ వయం నరిష్ట్యై మయేతాం మాగస్తాం భ్రియమానా దేవీ సతీ పితృలోకం యదేశే విశ్వవారానభసా సంయజంత్యుభో నో లోకోపరసా వృణీ ప్రయష్టామగ్నిం మధుమంతమోర్మిణమార్జస్ సంతం తాపయసోపసగుం సదేమ సగుం రయ్యాతమువర్చసా సచ స్వానస్వస్తయే యే జీవాయ చ మృతాయ జాతాయ చ జంత్యా ఆహ తేభ్యో ఘృతస్య ధారయితుం మధుధారాగ్యుంధతి మాతా రుద్రాణాం దుహితా వసూ నాగస్వసాదిత్యానామృతస్య నాభిః ప్రణవోచంచికితుషే జనాయమాగామనాగామదితిం వధిష్ట పిబతో గతంతృణాన్యత్వం ఓమత్సృజత సంతాసం చ మిగజుషా ప్రజామాయుర్ధనం చ ఓం శాంతిశాంతిశాంతిః సుమంగళీరియం వధోర్విమాగం సమే తపశ్యత సౌభాగ్యమస్యై దత్తాయాథాస్తం విపరేతన ఇమాంతమింద్రమేభ్యస్తు పుత్రాగం సుభగాం కురు దశాస్యాం పుత్రానాథే పతిమేకాదశం కృధి ఆవహంతేవితం వానా కుర్వాణాచీరమాత్మనః వాసాగం సిమమగావశ్చ అన్నపానే చ సర్వదా తతో మే శ్రియమానః ఓం ఇతి తైత్రియ ఆరణ్యః షష్టమ ప్రశ్నః సమాప్తః. అత తైత్రియ ఆరణ్యః సప్తమ ప్రశ్న ప్రారంభః. షన్నో మిత్రశం వరుణః షన్నో భవత్వర్యమా షన్న ఇంద్రో బృహస్పతిః షన్నో విష్ణురుక్రమః. నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతిః. శీక్షాం వ్యాఖ్యాస్యామః వర్ణస్వరః మాత్రాబలం సామసంతానః ఇత్యుక్తః శీక్షాధ్యాయః. సహనౌ యశః సహనౌ బ్రహ్మవర్చసం. అథాతః సగంహితాయా ఉపనిషదం వ్యాఖ్యాస్యామః పంచస్వధికరణేషు అధిలోకమధిజ్యౌతిషమధివిద్యమధిప్రజమధ్యాత్మం తామహాసగంహితా ఇత్యాచక్షతే అథాధిలోకం పృథివీపూర్వరూపం జౌరుత్తరూపం ఆకాశసంధిః వాయుస్సంధానం ఇత్యధిలోకం అథాధిజ్యౌతిషం అగ్నిఃపూర్వరూపం ఆదిత్య ఉత్తరరూపం ఆపస్సంధిః వైద్యుతస్సంధానం ఇత్యధిజ్యౌతిషం అథాధివిద్యం ఆచార్యః పూర్వరూపం అంతేవాస్యుత్తరరూపం విద్యాసంధిః ప్రవచనగుం సంధానం ఇత్యధివిద్యం అథాధిప్రజం మాతాపూర్వరూపం ఇతోత్తరరూపం ప్రజాసంధిః ప్రజననగుం సంధానం ఇత్యధిప్రజం అథాధ్యాత్మం అధరాహనుః పూర్వరూపం ఉత్తరాహనురుత్తరరూపం వాక్సంధిః జిహ్వాసంధానం ఇత్యధ్యాత్మం. ఇతే మా మహాసగంహితాః. య ఏవమేతా మహాసగంహితా వ్యాఖ్యాతా వేద సంధీయతే ప్రజజా పశుభిః బ్రహ్మవర్చసేనాద్యేన సువర్యేణ లోకేన యశ్చందసా వృషభో విశ్వరూపః ఛందోభ్యోధ్యమృతాత్ సంబభూవ సమేంద్రో మేధయా స్పృణోతు అమృతస్య దేవధారణో భూయాసం. శరీరం మే విచర్షణం జిహ్వా మే మధుమత్తమా కర్ణాభ్యాం భూరి విశ్రువం. బ్రహ్మణః కోశోసి మేధయా పిహితః శ్రుతం మే గోపాయ. ఆవహంతేవితం వానా కుర్వాణాచీరమాత్మనః వాసాగుంసి మమగావశ్చ అన్నపానే చ సర్వదా తతో మే శ్రియమావహ. గోమశాం పశుభిస్సహ స్వాహా.

ప్రజాస్వాధ్యాయ ప్రవచనే చ ప్రజనశ్చస్వాధ్యాయ ప్రవచనే చ ప్రజాతిష్టస్వాధ్యాయ ప్రవచనే చ సత్యమితి సత్యవచారాధీతర తపనితి తపోనిత్యః పౌరుషిష్టిః స్వాధ్యాయ ప్రవచనే ఏవేతి నాకోమోద్గల్యః తద్ధి తపస్తద్ధి తపః అహం వృక్షస్య వేరివ కీర్తిః పృష్ఠం గిరేరివ ఊర్ధ్వపవిత్రో వాజినేవ స్వమృతమస్మి ద్రవిడగుం సమర్చసం సుమేధా అమృతోక్షితః ఇది త్రిశంకోర్వేదానువచనం వేదమనోచ్యాచార్యోంతే వాసినమనుషాస్తి సత్యం వద ధర్మం చర స్వాధ్యాయాన్మా ప్రమద ఆచార్యాయ ప్రియం ధనమాహృత్య ప్రజాతంతుం ఆవ్యవచ్ఛేత్సీః సత్యాన్న ప్రమదితవ్యం ధర్మాన్న ప్రమదితవ్యం కుశలాన్న ప్రమదితవ్యం భూత్యేన ప్రమదితవ్యం స్వాధ్యాయ ప్రవచనాభ్యాన్న ప్రమదితవ్యం దేవ పితృకార్యాభ్యాన్న ప్రమదితవ్యం మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ అతిథిదేవో భవ యాన్యనవద్యాని కర్మాణి తాని సేవితవ్యాని నో ఇతరాణి యాన్యస్మాకం సుచరితాని తాని త్వయోపాస్యాని నో ఇతరాణి ఏకే చాస్మచ్చ్రేయాగుంసో బ్రాహ్మణాః తేషాం త్వయాసమేన ప్రశ్వసితవ్యం శ్రద్ధయాదేయం అశ్రద్ధయాదేయం శ్రియాదేయం హ్రియాదేయం భియాదేయం సంవిదాదేయం అథ యది తే కర్మ విచికిత్సా వా వృత్త విచికిత్సా వా స్యాత్ ఏ తత్ర బ్రాహ్మణాః సంభవిషిణః యుక్తా ఆయుక్తాః అనోక్షా ధర్మకామాః స్యుః యథా తే తత్ర వర్తేరన్ తథా తత్ర వర్తేథాః అథాభ్యాఖ్యాతేషు ఏ తత్ర బ్రాహ్మణాః సంభవిషిణః యుక్తా ఆయుక్తాః అనోక్షా ధర్మకామాః స్యుః యథా తే తేషు వర్తేరన్ తథా తేషు వర్తేథాః ఏష ఆదేశః ఏష ఉపదేశః ఏషా వేదోపనిషత్ ఏతదనుశాసనం ఏవముపాసితవ్యం ఏవముచైతదుపాస్యం శన్నో మిత్రశం వరుణః శన్నో భవత్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణురుక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మావాదిశం ఋతమవాదిశం సత్యమవాదిశం తన్మామావీత్ తద్వక్తారమావీత్ ఆవీన్మాం ఆవీద్వక్తారం ఓం శాంతి శాంతి శాంతిః ఇతి తైత్రియ ఆరణ్యః సప్తమ ప్రశ్నః సమాప్తః అత తైత్రియ ఆరణ్యః అష్టమ ప్రశ్న ప్రారంభః సహనావవతు సహనో భునక్తో సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై ఓం శాంతి శాంతి శాంతిః బ్రహ్మవిదాప్నోతి పరం తదేషాభ్యుక్తా సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్ సోష్ణుతే సర్వాన్ కామాన్ సహ బ్రహ్మణా విపశ్యతేతి తస్మాద్వా ఏతస్మాదాత్మన ఆకాశః సంభూతః ఆకాశాద్వాయుః వాయోరగ్నిః అగ్నేరాపః అద్యః పృథివీ పృథివ్యా ఓషధయః ఓషధేభ్యోన్నం అన్నాత్ పురుషః స వా ఏష పురుషోన్నరసమయః తస్యేదమేవ శిరః అయం దక్షిణః పక్షః అయముత్తరః పక్షః అయమాత్మా ఇదం వృక్షం ప్రతిష్టా తదప్యేష శ్లోకో భవతి అన్నాద్వై ప్రజాః ప్రజాయంతే యాః కాశ్చ పృథివీః శ్రుతాః అథో అన్నేనైవ జీవంతి అథైనదపి జంత్యంతతః అన్నగుం హి భూతానాం జ్యేష్ఠం తస్మాత్ సర్వౌషధముచ్యతే సర్వం వైతేన్నమాప్నువంతి ఏన్నం బ్రహ్మోపాసతే అన్నగుం హి భూతానాం జ్యేష్ఠం తస్మాత్ సర్వౌషధముచ్యతే అన్నాద్భూతాని జాయంతే జాతాన్యన్నేన వర్ధంతే అద్యతేత్యచ భూతాని తస్మాదన్నం తదుచ్యత ఇతి తస్మాద్వా ఏతస్మాదన్నరసమయాత్ అన్యోంతర ఆత్మా ప్రాణమయః తేనైష పూర్ణః స వా ఏష పురుషవిధ ఏవ తస్య పురుషవిధతాం అన్వయం పురుషవిధః తస్య ప్రాణ ఏవ శిరః జ్ఞానో దక్షిణః పక్షః అపాన ఉత్తరః పక్షః ఆకాశ ఆత్మా పృథివీ పుచ్చం ప్రతిష్టా తదప్యేష శ్లోకో భవతి ప్రాణం దేవా అను ప్రాణంతి మనుష్యాః పశవశ్చయే ప్రాణో హి భూతానామాయుః తస్మాత్ సర్వాయుషముచ్యతే సర్వమేవత ఆయుర్యంగే యే ప్రాణం బ్రహ్మోపాసతే ప్రాణో హి భూతానామాయుః తస్మాత్ సర్వాయుషముచ్యత ఇతి తస్యేష ఏవ శారీర ఆత్మా యః పూర్వస్య తస్మాద్వా ఏతస్మాత్ ప్రాణమయాత్ అన్యోంతర ఆత్మా మనోమయః తేనైష పూర్ణః స వా ఏష పురుషవిధ ఏవ తస్య పురుషవిధతాం అన్వయం పురుషవిధః తస్య యజురేవ శిరః ఋద్దక్షిణః పక్షః సామోత్తరః పక్షః ఆదేశ ఆత్మా అథర్వాంగిరసః పుచ్చం ప్రతిష్ఠా తదప్యేష శ్లోకో భవతి యతో వాచో నివర్తంతే అప్రాప్యమనసా సహ ఆనందం బ్రహ్మణో విద్వాన్ న బిభేతి కదాచనేతి తస్యేష ఏవ శారీర ఆత్మా యః పూర్వస్య తస్మాద్వా ఏతస్మాన్మనోమయాత్ అన్యోంతర ఆత్మా విజ్ఞానమయః తేనైష పూర్ణః స వా ఏష పురుషవిధ ఏవ తస్య పురుషవిధతాం అన్వయం పురుషవిధః తస్య శ్రద్ధైవ శిరః ఋతం దక్షిణః పక్షః సత్యముత్తరః పక్షః యోగ ఆత్మా మహఃపుచ్ఛం ప్రతిష్ఠా తదప్యేష శ్లోకో భవతి యజ్ఞానం యజ్ఞం తనుతే కర్మాణి తనుతేపి చ యజ్ఞానం దేవాః సర్వే బ్రహ్మ జ్యేష్ఠముపాసతే యజ్ఞానం బ్రహ్మ చేద్వేద తస్మాచ్చేన్న ప్రమాద్యతి శరీరే పాప్మనో హిత్వా సర్వాన్ కామాన్ సమశ్నుత ఇతి తస్యైష ఏవ శారీర ఆత్మా యః పూర్వస్య తస్మాద్వా ఏతస్మాత్ విజ్ఞానమయాత్ అన్యోంతర ఆత్మానందమయః తేనైష పూర్ణః స వా ఏష పురుషవిధ ఏవ తస్య పురుషవిధతాం అన్వయం పురుషవిధః తస్య ప్రియమేవ శిరః మోదో దక్షిణః పక్షః ప్రమోద ఉత్తరః పక్షః ఆనంద ఆత్మా బ్రహ్మపుచ్ఛం ప్రతిష్ఠా తదప్యేష శ్లోకో భవతి అసన్నేవ స భవతి అసద్బ్రహ్మేతి వేద చేద్ అస్తి బ్రహ్మేతి చేద్వేద సంతమేనంతతో విదురితి తస్యైష ఏవ శారీర ఆత్మా యః పూర్వస్య అథాదోను ప్రశ్నాః ఉథా విద్వానమం లోకం ప్రేత్య కశ్చన గచ్చతి ఆహో విద్వానమం లోకం ప్రేత్య కశ్చిత్ సమశ్నుతా ఓ సో కామయత బహుశ్యాం ప్రజాయేతి స తపోతప్యత స తపస్తప్త్వా ఇదగుం సర్వమసృజత యదిదం కించ తత్సృష్ట్వా తదేవానుప్రావిశత్ తదనుప్రవిశ్య సచ్చత్యచ్చాభవత్ నిరుక్తం చ నిరుక్తం చ నిలయనం చ నిలయనం చ విజ్ఞానం చ విజ్ఞానం చ సత్యం చ నృతం చ సత్యమభవత్ యదిదంగిం చ తత్సత్యమిత్యాచక్షతే తదప్యేష శ్లోకో భవతి అసద్వా ఇదమగ్ర ఆసీత్ తతో వై సదజాయత తదాత్మానగ్రస్వయమకురుత తస్మాత్తత్సుకృతముచ్యత ఇతి యద్వై తత్సుకృతం రసో వై సహ రసగ్రహ్యేవాయం లబ్ధ్వానందీ భవతి కాహ్యేవాన్యాత్ కః ప్రాణ్యాత్ యదేష ఆకాశ ఆనందో న స్యాత్ ఏష హ్యేవానందజాతి యదాహ్యే వైష ఏతస్మిన్నదృశ్యేనాత్మే నిరుక్తే నిలయనే భయం హృదిష్టాం విందతే అథ సో భయం గతో భవతి యదాహ్యే వైష ఏతస్మిన్నుదరమంతరం కురుతే అథ తస్య భయం భవతి తత్వేవ భయం విదుషో మన్మానస్య తదప్యేష శ్లోకో భవతి భీషాస్మాద్వాతః పవతే భీషోదేతి సూర్యః భీషాస్మాదగ్నిశ్చేంద్రశ్చ మృత్యుర్ధావతి పంచమదితి శ్రేషానందస్య మేమాగుంసా భవతి యువా స్యాత్ సాధుయుగాధ్యాయకః ఆశిష్ఠో దృఢిష్ఠో బలిష్ఠః తస్యేయం పృథివీ సర్వా విత్తస్య పూర్ణా స్యాత్ స ఏకో మానుష ఆనందః తేజే శతం మానుషా ఆనందాః స ఏకో మనుష్యగంధర్వాణామానందః శ్రోత్రియస్య చాకామహతస్య తేజే శతం మనుష్యగంధర్వాణామానందాః స ఏకో దేవగంధర్వాణామానందః శ్రోత్రియస్య చాకామహతస్య తేజే శతం దేవగంధర్వాణామానందాః స ఏకః పితృణాంచిరలోకలోకానామానందః శ్రోత్రియస్య చాకామహతస్య తేజే శతం పితృణాంచిరలోకలోకానామానందాః స ఏక ఆజానజానాం దేవానామానందః శ్రోత్రియస్య చాకామహతస్య తేజే శతమాజానజానాం దేవానామానందాః స ఏకః కర్మదేవానాం దేవానామానందః ఏ కర్మణా దేవానుభిదంతి శ్రోత్రియస్య చాకామహతస్య తేజే శతం కర్మ దేవానాం దేవానామానందాః స ఏకో దేవానామానందః శ్రోత్రియస్య చాకామహతస్య తేజే శతం దేవానామానందాః స ఏక ఇంద్రస్యానందః శ్రోత్రియస్య చాకామహతస్య తేజే శతమింద్రస్యానందాః స ఏకో బృహస్పతేరానందః శ్రోత్రియస్య చాకామహతస్య తేజే శతం బృహస్పతేరానందాః స ఏకః ప్రజాపతేరానందః శ్రోత్రియస్య చాకామహతస్య తేజే శతం ప్రజాపతేరానందాః స ఏకో బ్రహ్మణ ఆనందః శ్రోత్రియస్య చాకామహతస్య స యశ్చాయం పురుషే యశ్చాసావాదిత్యే స ఏకః స య ఏవంవిత్ అస్మాల్లోకాత్ ప్రేత్య ఏతమన్నమయమాత్మానముపసంక్రామతి ఏతం ప్రాణమయమాత్మానముపసంక్రామతి ఏతం మనోమయమాత్మానముపసంక్రామతి ఏతం విజ్ఞానమయమాత్మానముపసంక్రామతి ఏతమానందమయమాత్మానముపసంక్రామతి తదప్యేష శ్లోకో భవతి యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ ఆనందం బ్రహ్మణో విద్వాన్ న బిభేతి కుతశ్చనేతి ఏతగం హవావన తపతి కిమహగుం సాధునాకరవం కిమహం పాపమకరవమితి స ఏవం విద్వానేతే ఆత్మానగ్స్పృణుతే ఉభేహ్యే వైషకేతే ఆత్మానగ్స్పృణుతే య ఏవం వేద ఇత్యుపనిషత్ సహనాభవతు సహనో భునక్తో సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై ఓం శాంతి శాంతి శాంతిః. ఇతి తైత్రియ ఆరణ్యః అష్టమ ప్రశ్నః సమాప్తః. అత తైత్రియ ఆరణ్యః నవమ ప్రశ్న ప్రారంభః. సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతిః. భృగుర్వై వారుణిః వరుణం పితరముపససార అధీహి భగవో బ్రహ్మేతి తస్మాచ అన్నం ప్రాణం చక్షుశ్రోత్రం మనోవాచమితి తగుంహోవాచ యతో వా ఇమాని భూతాని జాయంతే యేన జాతాని జీవంతి యత్ ప్రయంత్యభిసంవిశంతి తద్విజిజ్ఞాసస్వ తద్బ్రహ్మేతి. సతపోతప్యత సతపస్తప్త్వా అన్నం బ్రహ్మేతి వ్యజానాత్. అన్నాధ్యేవ ఖల్విమాని భూతాని జాయంతే అన్నేన జాతాని జీవంతి అన్నం ప్రయంత్యభిసంవిశంతీతి తద్విజ్ఞాయ పునరేవ వరుణం పితరముపససార అధీహి భగవో బ్రహ్మేతి. రగుంభోవాచ తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ తపో బ్రహ్మేతి సతపోతప్యత సతపస్తప్త్వా ప్రాణో బ్రహ్మేతి వ్యజానాత్. ప్రాణాధ్యేవ ఖల్విమాని భూతాని జాయంతే ప్రాణేన జాతాని జీవంతి ప్రాణం ప్రయంత్యభిసంవిశంతీతి తద్విజ్ఞాయ పునరేవ వరుణం పితరముపససార అధీహి భగవో బ్రహ్మేతి. తగుంహోవాచ తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ తపో బ్రహ్మేతి సతపోతప్యత సతపస్తప్త్వా మనో బ్రహ్మేతి వ్యజానాత్. మనసో హ్యేవ ఖల్విమాని భూతాని జాయంతే మనసా జాతాని జీవంతి మనః ప్రయంత్యభిసంవిశంతీతి తద్విజ్ఞాయ పునరేవ వరుణం పితరముపససార అధీహి భగవో బ్రహ్మేతి. తగుంభోవాచ తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ తపో బ్రహ్మేతి సతపోతప్యత సతపస్తప్త్వా విజ్ఞానం బ్రహ్మేతి వ్యజానాత్. విజ్ఞానాధ్యేవ ఖల్విమాని భూతాని జాయంతే విజ్ఞానేన జాతాని జీవంతి విజ్ఞానం ప్రయంత్యభిసంవిశంతీతి తద్విజ్ఞాయ పునరేవ వరుణం పితరముపససార అధీహి భగవో బ్రహ్మేతి. తగుంహోవాచ తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ తపో బ్రహ్మేతి సతపోతప్యత సతపస్తప్త్వా ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్. ఆనందాధ్యేవ ఖల్విమాని భూతాని జాయంతే ఆనందేన జాతాని జీవంతి ఆనందం రయంతభిసంవిశంతేతి. సేషా భార్గవే వారుణే విద్యా పరమే వ్యోమన్ ప్రతిష్ఠితా యదేవం వేద ప్రతిష్టతి అన్నవానన్నాదో భవతి మహాన్ భవతి ప్రజయా పశుభిర్బ్రహ్మవర్చసేన మహాన్ కీర్త్యా అన్నన్ననింద్యాత్. తద్వ్రతం ప్రాణో వానన్నం శరీరమన్నాదం ప్రాణే శరీరం ప్రతిష్ఠితం శరీరే ప్రాణ ప్రతిష్ఠితః తదేతదన్నమన్నే ప్రతిష్ఠితం స ఏతదన్నమన్నే ప్రతిష్ఠితం వేద ప్రతిష్టతి అన్నవానన్నాదో భవతి మహాన్ భవతి ప్రజయా పశుభిర్బ్రహ్మవర్చసేన మహాన్ కీర్త్యా అన్నన్న పరిచక్షీత తద్వ్రతం ఆపోవానన్నం జ్యోతిరన్నాదం అప్సు జ్యోతిః ప్రతిష్ఠితం జ్యోతిష్యాపః ప్రతిష్ఠితాః తదేతదన్నమన్నే ప్రతిష్ఠితం స ఏతదన్నమన్నే ప్రతిష్ఠితం వేద ప్రతిష్టతి అన్నవానన్నాదో భవతి మహాన్ భవతి ప్రజయా పశుభిర్బ్రహ్మవర్చసేన మహాన్ కీర్త్యా అన్నం బహుకుర్వీత తద్వ్రతం పృథివీవా అన్నం ఆకాశోన్నాదః పృథివ్యామాకాశః ప్రతిష్ఠితః ఆకాశే పృథివీ ప్రతిష్ఠితా తదేతదన్నమన్నే ప్రతిష్ఠితం స ఏతదన్నమన్నే ప్రతిష్ఠితం వేద ప్రతిష్టతి అన్నవానన్నాదో భవతి మహాన్ భవతి ప్రజయా పశుభిర్బ్రహ్మవర్చసేన మహాన్ కీర్త్యా న కంచన వసతో ప్రత్యాచక్షీత తద్వ్రతం తస్మాద్యజాతయా చ విధయా వహ్పన్నం ప్రాప్నుయాద్ అరాధ్యస్మా అన్నమిత్యాచక్షతే ఏతద్వై ముఖతోన్నగం రాధ్యం ముఖతోస్మానన్నగం రాధ్యతే ఏతద్వై మధ్యతోన్నగం రాధ్యం మధ్యతోస్మానన్నగం రాధ్యతే ఏతద్వా అంతతోన్నగం రాధ్యం అంతతోస్మానన్నగం రాధ్యతే య ఏవం వేద క్షేమ ఇతి వాచి యోగక్షేమ ఇతి ప్రాణాపానయోః కర్మేతి హస్తయోః గతిరితి పాదయోః విముక్తిరితి పాయౌ ఇతి మానుషేః సమాజ్ఞాః అథ దైవీః తృప్తిరితి పృష్టౌ బలమితి విద్యుతి యశ ఇతి పశుషు జ్యోతిరితి నక్షత్రేషు ప్రజాతిరమృతమానందరిత్యుపస్థే సర్వమిత్యాకాశే తత్ప్రతిష్ఠేత్యుపాసీత ప్రతిష్టావాన్ భవతి తన్మహరిత్యుపాసీత మహాన్ భవతి తన్మనహిత్యుపాసీత మానవాన్ భవతి తన్నమరిత్యుపాసీత నమ్యంతేస్మై కామాః తద్బ్రహ్మేత్యుపాసీత బ్రహ్మవాన్ భవతి తద్బ్రహ్మణః పరిమర ఇత్యుపాసీత పర్యేణం మ్రియంతే ద్విషంతః సపత్నాః పర్యే ప్రియా భ్రాతృవ్యాః స యశ్చాయం పురుషే యశ్చాసావాదిత్యే సదేకః స య ఏవంవిద్ అస్మాల్లోకాత్ ప్రేత్య ఏతమన్నమయమాత్మానముపసంక్రమ్య ఏతం ప్రాణమయమాత్మానముపసంక్రమ్య ఏతం మనోమయమాత్మానముపసంక్రమ్య ఏతం విజ్ఞానమయమాత్మానముపసంక్రమ్య ఏతమానందమయమాత్మానముపసంక్రమ్య ఇమాన్ లోకాన్ కామాన్నీ కామరూప్యను సంచరన్ ఏతత్ సామగాయం నాస్తే అహమన్నమహమన్నమహమన్నం అహమన్నాదోహమన్నాదః అహగ్రశ్లోకృదహగ్రశ్లోకృదహగ్రశ్లోకృద అహమస్మి ప్రథమజారత పూర్వం దేవేభ్యో అమృతస్య యో మా దాతి సగిరేవ మా అహమన్నమన్నమదంతమాని అహం విశ్వం భువనమభ్య భవాం సువర్ణజ్యోతిః య ఏవం వేద ఇత్యుపనిషత్ సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై ఏదస్వినావధీతమస్తు మా విద్విషావహై ఓం శాంతిశ్శాంతిశ్శాంతిః. ఇతి తైత్రియ ఆరణ్యః నవమ ప్రశ్నః సమాప్తః.